సూక్ష్మక్రిములు పుస్తకం 8వ భాగం. ఇగ్నాన్ ఫిలిప్స్ సెంక్వలైజ్ అనే హంగేరియన్ డాక్టర్ సరిగ్గా అలాగే ఆలోచించాడు. 1840లలో అతడు ఓ ప్రసూతి కేంద్రంలో పనిచేసేవాడు. అక్కడ ప్రసవించిన స్త్రీలలో చాలామంది పిల్లలు పుట్టగానే మరణించేవారు. ఇంట్లో ప్రసవించిన స్త్రీల విషయంలో సాధారణంగా ఇలా జరిగేది కాదు. ఆసుపత్రులలో అంతమంది ఎందుకు మరణిస్తున్నారో ఆలోచించసాగాడు సెంక్వలైజ్. ఆసుపత్రులలో ఇతర రోగులకి చికిత్స చేసే డాక్టర్లే ఈ తల్లులకి కూడా చికిత్స చేస్తారు. ఇళ్లల్లో గర్భిణీ స్త్రీలకి పురుడు పోసే మంత్రసానులు ఇతర రోగులకి చికిత్స చేయరు. అంటే ఆసుపత్రులలో డాక్టర్లు ఇతర రోగుల నుండి తల్లులకి రోగాన్ని చేరవేస్తున్నారా? 1847లో సెంక్వలైజ్ ఓ ఆసుపత్రికి అధికారి అయ్యాడు. రోగి దగ్గరికి వెళ్లే ముందు ఓ బలమైన రసాయనిక ద్రావకంలో డాక్టర్లు అందరూ తమ చేతుల్ని కడుక్కోవాలని నియమం పెట్టాడు. ఈ నియమం అమలులోకి రాగానే పరిస్థితులు చక్కబడ్డాయి. అప్పటి నుండి ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలు మరణించటం అరుదు అయ్యింది. కానీ ఈ వ్యవహారం డాక్టర్లకు నచ్చలేదు. మాటిమాటికి చేతుల్ని ఘాటైన ద్రావకాలతో కడుక్కోవటం వాళ్ళకి మంటగా ఉంది. పైగా వాళ్లే వ్యాధిని మోసుకెళ్ళి మనుషుల్ని చంపుతున్నారు అన్న ఆలోచనని సహించలేకపోయారు. అసలు వాళ్ళ చేతుల మీద ఏమీ లేనప్పుడు వ్యాధిని మోసుకుపోయేది ఏమిటి అని వాదించేవారు. అంతా కూడబలుక్కుని ఎలాగోలా సెంక్వలైజ్ని ఆసుపత్రి నుండి వెళ్ళగొట్టారు. చేతులు కడుక్కోవటం మానేశారు. మునుపటి దుర్గతి మళ్ళీ తల్లులకి తప్పలేదు. ఇది నిజంగా ఓ సమస్యే. కంటికి కనిపించనిది వ్యాధిని ఎలా మోసుకుపోతుంది? ఈ విషయంలో ఎవరినైనా ఒప్పించేది ఎలా? వాటంతటా పుట్టే సిద్ధాంతం మీద పనిచేయకముందు లూయీ పాశ్చర్ మరో ముఖ్యమైన సమస్య మీద పనిచేసేవాడు. ఆ రోజులలో ఫ్రాన్స్లో వైన్ పరిశ్రమ దురవస్థలో ఉంది. ఎందుచేతనో వైన్ పులిసిపోతోంది. న్యాయంగా అయితే అలా పులియకూడదు. వైన్ వర్తకులకు మిలియన్ల ఫ్రాంకులు నష్టం వస్తోంది. 1856లో పాశ్చర్ని ఈ సమస్య మీద పనిచేయమని అడిగారు. అతడు చేసిన పనులలో ఒకటి వైన్ని సూక్ష్మదర్శినిలో చూడటం. ఈస్ట్ అనబడే సూక్ష్మక్రిములు వైన్లో కనిపించాయి. ఇందులో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అవే పళ్ళరసాలలో పెరిగి ఆ రసంలో ఉండే చక్కెరని ఆల్కహాల్గా మారుస్తాయి. కానీ పులిసిన వైన్ని పరీక్షించినప్పుడు అందులో కొంచెం భిన్నమైన రూపాలు గల ఈస్ట్ సూక్ష్మక్రిములు కనిపించాయి. అంటే రెండు రకాల ఈస్ట్ కణాలు ఉన్నాయన్నమాట. ఒకటి మంచిది, రెండవది చెడుది. మంచిది చక్కెరని ఆల్కహాల్గా మారుస్తుంది, చెడుది ఆల్కహాల్ని ఒక విధమైన ఆమ్లంగా మారుస్తోంది. వైన్ని కొద్దిగా వెచ్చజేసి ఈస్ట్ కణాలని సులభంగా చంపేయొచ్చు. పూర్తిగా తయారైన వైన్ని కొద్దిగా వెచ్చజేయాలని సూచించాడు పాశ్చర్. ఈస్ట్ కణాలు చచ్చిపోతాయి. మంచి జాతి ఈస్ట్ కణాలు చేయాల్సిన పని అప్పటికే పూర్తయింది, కనుక ఇక వాటితో పనిలేదు. చెడుజాతి ఈస్ట్ కణాలు ఇక ఆల్కహాల్ని ఆమ్లంగా మార్చేలోపు చచ్చిపోతాయి. వైన్ ఉత్పత్తిదారులకు వైన్ని వేడి చేసే ఆలోచన నచ్చలేదు. కానీ ప్రయత్నించి చూశారు. పథకం పారింది. వైన్ పులియటం ఆగిపోయింది. వైన్ పరిశ్రమ కొత్త ఊపిరి పోసుకుంది. హానికరమైన సూక్ష్మక్రిములను చంపడం కోసం సున్నితంగా వేడి చేసే పద్ధతినే అప్పటి నుంచి పాశ్చర్ పేరు మీద పాశ్చరైజేషన్ అంటూ వచ్చారు. మనం కొనే పాలు కూడా సాధారణంగా పాశ్చరైజ్ చేయబడినవే.